యజ్ఞరవై ప్రజాపజ ప్రజా అసృజత ఉపయద్భిరేవాసృజత యదుపయజ ఉపయజతి ప్రజాయమద్యజమానసృజతేఘనాద్ధాదవ్యజఘనాద్ధాభ్య ప్రజా ప్రజాయంతే స్థవిమతో వద్యతి స్థవిమతో హి ప్రజా ప్రజాయంతే సంభిందన్న వద్యతి ప్రాణాయామ సంభేజాయన పరిజావర్తయతి యత్పర్యావర్తయేదుదావర్త ప్రజాహుక సముద్రం స్వాహేత్యాహరేతాంతరిక్షం గచ్చస్వాహేత్యాహాంతరిక్షేణైవాస్మే ప్రజా ప్రజనయత్యంతరిక్షగృహ్యను ప్రజా ప్రజాయంతే దేవగం సవితారం గచ్చస్వాహేత్యాహ సమిత్రప్రసూతదేవాస్మే ప్రజా ప్రజనయత్యహోరాత్రే గచ్చస్వాహేత్యాహోరాత్రాభ్యామేవాస్మే ప్రజా ప్రజనయత్యహోరాత్రేహ్యను ప్రజా ప్రజాయంతే మిత్రావరుణో గచ్చస్వాహేత్యాహ ప్రజా స్వేవ ప్రజాసు ప్రాణాపాయో దాది సోమం గచ్చస్వాహేత్యాహ సౌమ్యా హి దేవతయా ప్రజాయజ్ఞం గచ్చస్వాహేత్యాహ ప్రజారేవ యజ్ఞయా కరోతి సందాగుంసి గచ్చస్వాహేత్యాహ పశవో వై సందాగుంసి పశూనేవావరుంధేద్యావా పృథివీ గచ్చస్వాహేత్యాహ ప్రజారేవ ప్రజాకాద్యావా పృథివేభ్యాముభయత పరిగృహ్ణాది నభో దివ్యం గచ్చస్వాహేత్యాహ ప్రజాభ్యజేవ ప్రజాకాభ్యో వృష్టిన్యచ్చత్యగ్నిం వైశ్వానరం గచ్చస్వాహేత్యాహ ప్రజారేవ ప్రజాతా అస్యాం ప్రతిష్టాపయతి ప్రాణాయాం వా దేశో వద్యతిలో వద్యతి బుధస్య మనో మేహార్ది గచ్చేత్యాహ ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే పశోర్వాధస్యహృదయగుంసుగృచ్చతి సా హృదయ శోలముభి సమేతి యత్పృథివిజాగుం హృదయ శోలముద్వాసయే పృథివీగుం సుచాత్మజేంద్రలప్సవసుచాత్మజే శుష్కస్య చాద్రస్య చ సంధావుద్వాసయత్యుభయస్య శాంత్యయన్విష్యాత్ సంధ్యాజేచ్ఛుచైవైన మద్వయతి దేవాజన్యతతోయత్యశిష్యతద్రువన్వసతున ఇదమితి తద్వస దేవరేణాంవసదేవరిద్వందస్మిన్వ్రాతన్నసమసగ్నువంతదప్సుప్రావేశజంతావస దేవరేరభవన్వసదేవరేర్గృహ్ణాదియజ్ఞో వైనసదేవరేయజ్ఞమేవాగృహేత్వసతియస్యాగృహేతాంబ్రోచేతనారబ్ధోస్యజ్ఞస్యాజ్ఞం యచ్చింద్యాజ్యోతిష్యా వా గృహేయాద్ధిరణ్యం వా మధాయశుక్రాణామే గృహ్ణాదిరో బ్రాహ్మణో బహుజాజేతస్య గుంభ్యానాన్ గృహేయాత్ సహృహేతవస దేవరే గోవస దేవరేర్గృహ్ణాది పశవో వై వస దేవరే పశూనేవారభ్య గృహేద్వమవస విజదం వేదం దిష్టం గృహేదాన్ నిర్మాల్దుగా అస్మాత్ పశవస్య ప్రదేపం దిష్టం గృహ్ణాది ప్రతిరుధ్యైవాస్మై పశూన్ గృహ్ణాదేంద్రో మిత్రమహన్ యన్మేధ్యంజ్ఞగుంసతే భవాసేత్తదత్యముచ్యతావహంతేరభవన్ వహంతేనా గృహ్ణాదిజాగేవేధ్యాయజ్ఞాస్తదేవాపస్తామే గృహ్ణాది తమాహంతేరీగాద్యతం తమాహంతేరీగాద్యమన్యతనస్థావరాహం గృహ్ణేయాద్వరుణగృహే తావే స్థావరాయస్థావరాణాహం గృహ్ణేయాద్వరుణేనాస్యజ్ఞం గ్రాహయ్యద్వేది ప్రవిశతి తస్మాపోదివాదృశ్వేయన్నక్తం తమత్యపోహ ప్రవిశతి తస్మాచంద్రా ఆపోనక్తం దృశ్వే ఛాయాయే చాతపదస్య సంధో గృహ్ణాత్యహోరాత్రజోరేవాస్మే వర్ణం గృహ్ణాది హవిష్మదే దివాహ హవిష్కృతానామేవ గృహ్ణాది హవిష్మాగుం అశ్వశోర్జయిత్యాహ సశుక్రాణామేవ గృహ్ణాచ నష్టుభా గృహ్ణాది వాగ్వానష్ట సర్వజా గృహ్ణాది చతుష్పదయర్చా గృహ్ణాది త్రిస్తాదయతి సప్త సంవద్యంతే సప్తపద శక్వరే వశవశక్వరే పశోనర్వాగం హేస్మై వై లోకాద్యాధేయమస్మా ఆహమనేయోయ్యాహపద్య ఉపసాదే తస్మిన్ లోకే పశుమాన్ స్యాద్యాహమనేయ కస్మిన్ లోకే పశుమాన్ బ్రహ్మవాదినో వదంతి సత్వా అధ్వర్జస్య సోమముపావహరన్ సర్వాభ్యో దేవతాభ్యముపావహరేదితి త్వేత్యాహ మనుష్యేభ్య దేవైతేన కరోతి మనసే త్వేత్యాహ పితృభ్య దేవైతేన కరోతి దివేత్వా సూర్యాయ త్వేత్యాహ దేవేభ్య దేవైతేన కరోత్యేతావతిర్వై దేవతాస్తాభ్య దేవైనగుం సర్వాభ్యముపావహరతి పురావాచః ప్రపతితో ప్రాదరణపాకముపాకరో వాక్తమవరుంధ్రేపోగ్రేభిజాహరతి యజ్ఞో వా ఆపో యజ్ఞమేవాభివాచం విసృజతి సర్వాణి ఛందాగస్యన్వాహవసవో వై ఛందాగుంసి పశూనేవరుంధే గాయత్రియా తేజస్వామస్య పరిదధ్యా ద్రష్టుభేంద్రియకామస్య జగత్యా పశుకామస్యానుష్టుభా ప్రతిష్టాకామస్య పంచాయజ్ఞకామస్య విరాజాన్నకామస్య శృణోత్వగ్నిస్వమిథాహవం మయిద్యాహతృప్రసూతరేమదేవతాభ్యోపోచ్చైపయ్యహో తదిద్యాహేషితగం హిగర్మ క్రియలే మయి ప్రావరుణస్య చమసాధ్వర్యవాద్రవేత్యాహ మిత్రావరుణ వా అవాన్నేతారౌతాభ్యామే వైనా అచ్చైతి దేవీరాపో అవాన్నవాదిత్యాహుత్యై వైనా నిష్ీత గృహాత్యసో హవిష్కృతానామేవాభిగృతృహాది ఋషిరసేత్యాహ సమలమేవామవప్లావయతి సముద్రస్య వోక్షిత్యా ఉన్నజిత్యాహ తస్మాదమానా పీడమానాపోక్షీరం వేదోర్మైర్జ్ఞాత్వాలం యజ్ఞో వసతి వరేర్హోతృచమసం చ మైత్రావరుణ చమసం చగ్స్పర్శ వసతే వరేర్వ్యానయతి యజ్ఞస్య సజో నిత్వాయాస్మాదేవై నాయో న ప్రజనయత్యర్జో వేద ఇహోతేమన్నమృతే మా పశ్యే దివా వై తదాహయ్యగ్నిష్టోమో జుహోదియ్యుక్ష్య పరిధౌ నిమాహాష్టియ్యతి రాత్రో జర్వదం ప్రపద్యతే యజ్ఞకృతూనాదిత్యై దేవస్యత్వాదివిదః ప్రసమయజిగ్రావాణమాదత్తే ప్రసూత్యా అశ్వినాహార్భావభ్యామిత్యాహాశ్వినౌ హి దేవానామధ్వర్యూ ఆస్తాం భూష్ణోహస్తాభ్యామిత్యాహయత్యై పశవో వై సోమో వ్యాన ఉపాగుం సుసవనో జితుపాగుం సుసవనమధిమిమేతమేమ పశుషు దాతేంద్రాయత్వేంద్రాయత్వేతి మిమేతజింద్రాయ హి సోమ పంచకృత్వో జుషా మిమే పంచాక్షరాంతి పాజ్ఞమేవాదం పంచకృత్వస్తూష్ణేంద్రసంపద్యంతే దశాక్షరా విరాడన్నం విరాడ్ విరాజైవాన్నాద్యమవరుంధే శ్రాత్రాస్థలైత్యాహేషమా అపాగుం సోమవిధోం వేదరా స్వార్థిమాచ్చే సోమజిజ్యోతిహైభ్యజైనం లోకే సంభరతి సోమో వై రాజాదిశోధ్యధ్యాయత్సదిశో న ప్రాదిశ ప్రాగపాగుధకరామిత్యాహ దిభ్యదేవైనకం సంభరత్యసో దిశ ఏవాస్మా అవరుంధ్రేం ధనిష్వరేత్యాహ కాముకాయేన స్త్రియో భవంతి గజేవం వేదజత్తే సోమాలాభ్యన్నామజాగృవేత్యాహేషే సోమస్య సోమపీథో యదేవం వేదన సౌమ్యామార్తిమార్చజఘ్నం దివాజేతత్సోమై ృణ్వంతిగుంశోనవృణ్వాత్రాయతేం ప్రాణావాగుంశవ పశవ సోమోగుంశోన్ పునరవిసృజతి ప్రాణానేవ పశుషుధాది ద్వౌ ద్వామవిసృజతి తస్మాద్వౌ ద్వౌ ప్రాణా యజదు పాగుంశరుజదు పాగుష్మగ్రాగ్రహాదిహ్యందే ప్రాణమేవ న ప్రయంత్యరుణా స్వాహోపదేశి ప్రాణస్వనయేవాజ్ఞం సగ్గస్థాపయామి తేన తస్సగ్గస్థితేన శరామేష్టౌ కృత్వాగ్రేషణాష్టాక్షరా గాయత్రీ గాయత్రం రాజస్వనం రాజస్వనమే దేనాత్మాత్యేకాదశ కృత్వాదశాక్షరాష్టుభం మాధ్యంజినకం సవనం మాధ్యంజినమే సవనం దేనాద్వాదశ కృత్వస్తృతీయం ద్వాదశాక్షరా జగతి జాగతం సవనమే దేనాత్మాత్యేకాగం హవామస యజ్ఞస్య సర్గస్థితిముపాచాస్కందాయాస్కన్నగం హితద్యద్యజ్ఞస్య సర్గస్థితస్య స్కందత్తసో ఖల్వాహుర్గాయత్రే వామ ప్రాతస్తవనేనాదివాదయజ్జనతివాదుకజేనం భాగవ్యోపపదిజయేవం వేద తస్మాదష్టావష్టో కృత్వోభిషుత్యం బ్రహ్మవాదినా వదంతి పవిత్రవంతోన్యే గ్రహాదిష్యంతే కిం పవిత్రము పాగుంసురితి వాక్పవిత్రైతి ద్వాదస్పదజేపవస్వవాచిన్ నిత్యాహ వాచైవైనం భవజతి వృష్ణాగుంసుభ్యా నిత్యాహ వృష్ణాశ్యేతాగుంసూయౌ సోమస్య గభస్తి భూతజిద్యాహగభస్నాశ్యేనం భవజతి దేవో దేవానా పవిత్రమసేద్యాహ దేవోశ్యేషసం దేవానా పవిత్రయేషాం భాగోస్తేభ్యస్తేహజేషాదిష్యేష భాగస్తేభ్యజేనం గృహాది స్వాంకృతోసేత్యాహ ప్రాణమేవ స్వమకృతమధుమతేర్మయిషస్కృతేత్యాహ సర్వమేవాస్మా ఇదగ్ఞస్తజతి విశ్వేభ్యస్వేంద్రియేభ్యోజుభ్యేభ్యపార్థివేభ్యజిత్యాహోభయేష్వేమ దేవమనుష్యేష ప్రాణాన్ దాతి మనస్వాశ్రిత్యామనయేవాశ్రుకపూర్వం తరిక్షమండేత్యాహాంతరిక్షదేవత్యోహి ప్రాణస్వాహా సుభవ సూర్యాయేత్యాహ ప్రాణా వై స్మభవసో దేవాస్తేష్ణవక్షంజుహోజుదేవేభ్యస్వామయేషిపేభ్యజిత్యాహాదిత్యస్య వై రస్మయో దేవామయేషివాస్తేషాం దద్భాగేజంతానేవేన ప్రేణాదియతి కామయేతమరుషుక పర్జన్యస్యాదితినేశాహస్తేననివృజ్యాదృష్టిమేవ నిగచ్చతి యది కామజేతామరుషుకస్యాదిత్యుత్పానేన నివృజ్యాదృష్టిమేవోగచ్చతిజలేదముంజ్య సత్వాహోష్యామీతి బ్రూజాదాహుమేవైనం ప్రేత్సనహంతి యది దూరే స్యాదాతమితోస్తిష్ఠే ప్రాణమేవాస్యానుగత్య హంతి యద్యభిజలే నముష్యత్వా ప్రాణే సాధయామీతి సాధయేత సన్నో వై ప్రాణ ప్రాణమేవాస్య సాధయతి షడ్భిరపుంసుభిః పవజతి షడ్వాహృతవర్తిభిరేవైనం పవజతి త్రిఃపవజతి త్రయ ఇమే లోకాయభిరేవైనం లోకే పవజతి బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ సత్యాత్రయః పశూనాగం హస్తాదానా ఇది యత్రిడుపాగుంశుగం హస్తేన విగృహారిమస్మాత్రయః పశూనాగం హస్తాదానా పురుషో హస్తి మర్కటః దేవాదసురా అకర్వదతే దేవా ఉపాగుంసౌ యజ్ఞం సద్గస్థాప్యమపశ్యంతముపాగుంసౌ సమస్థాపయంతే సురా వజ్రముద్య దేవానభ్యాయందే దేవాభ్యత ఇంద్రముపాధావంతరిజామేణాంతర్ధత్తర్జామస్యాంతర్జామత్వయ్యదంతర్జామో లిహ్యతే ృశివీ అంతరుర్వందరిక్షమిత్యాహైతిమానోభ్రాతృజానందర్ధత్తేవామ్యంతేంద్రోవాజమోద్యద్వయస్మజిదితే బ్రువన్మఖవన్ననును నాభజేతి సచోషా దేవైరవరైశ్వరైశ్చేత్యబ్రవేద్యైవ దేవాహేనానుభజానందాభజోషా దేవైరవరైశ్వరైశ్చేత్యాహజేషైవ ేతానుభజానన్వాభజత్యంతర్జామే మఖవన్మాదయస్మేత్యాహ దివ్యా దేవ యజమానన్నాంతరేత్యుపజామగృహీతోసేత్యాహ పానస్య ధృత్యేయదుభావమవిత్రౌ నిహ్యేయాతాం ప్రాణమపాణో నిందృచ్ఛే క్రమాయుధస్యాత్మవిత్రాంతర్జామో దృశ్యతే ప్రాణాపానయోర్విధృత్తే ప్రాణాపానౌ వా పాదశ్వంతర్యామౌ జ్ఞాన ఉపాగుంసు సమనోజు కామజయ ప్రమాయుగ సాదిత్యసర్గస్పృష్టౌ తస్య సాదజ ధ్యానేనైవాస్య ప్రాణాపానో విచ్ఛిన్నత్తి తాజక్రమేయదేజం కామజయద సర్వమాయుర్యాదితి సర్గస్పృష్టౌ తస్య సాదజ ధ్యానేనైవాస్య ప్రాణాపానో సంతనోతి సర్వమాయురేతి వాగ్వాజయ్రవాజవోజయ్రవాజ వాగ్రాగ్రహాదృశ్యే వాచ మే వా న ప్రయంతి వాయుం దేవా అభ్రువన్ సోమగుం రాజానగుంహనామోగ్రవేద్వరం వ్రణైమదగ్రాగ్రహాదృశ్యాంతస్మాదైంద్రవాజవాగ్రాగ్రహాదృశ్యమగ్న స్వోజత్తం దేవానోపాభిష్ణువందే వాయుమబ్రువన్ నిమన్నస్వదయతి సోబ్రవేద్వరం వృణైమద్దేవ్యాహాన్యేవ్యాంతస్మాన్నాదేవ్యాజి సంది వాయుజాహ్యుచ్యంతే తమేభ్యో వాయురేవాస్వదయత్తస్మాద్యూజతి తత్ప్రవాదే విషజంతి వాయులిహితస్యపవజితాస్వదయితాస్య విగ్రహణం నాబింద సాదిరగ్రదేద్వరం వృణా అసమజా విగృహేధ్వం మధ్యేవ్యా సోమా సన్న అసన్నిమగృహీతోేత్యాహాదిదేవ్యాస్తేజాహిదారుమయాణిత్రాణ్యేతాయోనే సంభూతాని జాని బ్రహ్మజాని సాక్షాత్తాన్నస్యేతస్మాదేవమాహవాగ్వైపరాస్యజాగృతావదత్తే దేవాగింద్రమబ్రువన్నిమాన్నో వాచం యాకుర్విది సోహ్రదేద్వరం వృణైమహ్యం సైవైష వాజవే స సహగృహ్యాయి తస్మాదైంద్రవాజవస్తహగృహ్యతే తామింద్రమధ్యతో వక్రం యం యాకరోత్తస్మాదియం యాగృతావాగుజ్యతే తస్మాత్ చకృదింద్రాయ మధ్యతో దృశ్యతేర్వాజవేద్దౌహి సవరావరణీత మిత్రం దేవా అబ్రువన్ సోమగుం రాజానగుంహనామేతి సోహ్రవేన్నాహగుం సర్వస్య వా అహం మిత్రమస్మేతి తమబ్రువన్ హనామైవేతి సోహ్రవేద్వరం వృణైపయసైవ మే సోమగ్రశ్రేణన్నితి తస్మాన్మైత్రావరుణం పయసాశ్రేణంది తస్మాక్వశవోపాక్రామన్ మిత్రస్ సన్ క్రోరమకరిభి క్రోరమివ ఖలు వాయస కరోతి యః సోమేన తస్మాత్వసవోపక్రామంతి జన్మేత్రావరుణం పయసా శ్రేణాది పశుభ్యదేవదన్ మిత్రగం సమర్థయతి పశుభ్యజమానం పురా ఖలు వైవం మిత్రో వేదపమక్రూరం చతృష పశవ క్రమిష్యంతీతి తస్మాదేవమవృణీతవరుణం దేవా అబ్రువన్ పయాగం సభువాసోమగుం రాజానగుంహనామేతి సోహ్రవేద్వరం వృణైమహ్యం చైవైష మిత్రాయ చ సహగృహ్యాతాయి తస్మాన్మైత్రావరుణశ్యహరిష్యతేస్మాజ్ఞారాజానమగుం శుభువాధనం వైశ్యేన వైశ్యగం శూద్రేణ శూద్రన్న వాగిదం దివానక్రమాసీదం విజావృత్తం దేవామిత్రావరుణావబ్రువన్నిదం నో వివాదయమిదావబ్రూమరం మృణావహాకేవాగపూర్వో గ్రహో విశ్యాతాయి తస్మాదైంద్రవాజవ పూర్వో మైత్రావరుణ దృశ్యతే ప్రాణాపానో శ్వేతౌ యదుపాగస్వంతర్యామో మిత్రహరజనయద్వరుణో రాత్రిం తతో వాయుదం యౌచ్ఛద్యన్మేత్రావరుణో దృశ్యతే యజ్ఞస్య శిరోచ్ఛిద్యతతే దేవా అశ్వినావబ్రువన్ ఘటజౌ వై స్థయుదం యజ్ఞస్య శిరః ప్రతిభర్తమితి తావబ్రూతాం వరం వృణావహై గ్రహ ఏవ నావత్రాపి దృశ్యతామితి తాభ్యామేతమాశ్వినా గృహ్ణం తతో వై తౌ యజ్ఞస్య శిరః ప్రత్యధత్తాంగదాశ్వినో దృశ్యతే యజ్ఞస్య నిష్కృత్యైతౌ దేవా అబ్రువన్నవో గౌ వా ఇమో మనుష్యచరో విషజాభిజి తస్మా బ్రాహ్మణేన భేషజన్న కార్యమూతో మేధ్యోజో విరక్తో బహిష్పవమానేన పవజిత్వాభ్యామేతమాశ్వినమ గృహ్ణం తస్మాద్బహిష్పవమానే స్థితమాస్మాదేవం విదుషా బహిష్పవమాన ఉపసద్య పవిత్రం వై బహిష్పవమాన ఆత్మానమేవ పవజతేతజో శ్రేధ ఉపదేశ్యం విన్యదధురగ్నౌ తృతీయమప్సు తృతీయం బ్రాహ్మణే తృతీయం తస్మాదుత పాత్రముపనిధాయ బ్రాహ్మణం దక్షిణతోషాభ్యభేషజం కుర్యాజంతరణకరోతి సమర్థుకమస్య కృతం భవతి బ్రహ్మవాదినా వదంతి కస్మాత్ సత్యాదేకపాత్రాద్విదేవత్యాగిష్యంతేపాత్రాహూయంతయుతిపాత్రాగిష్యంతే తస్మాదేకోంతరత ప్రాణోద్విపాత్రాహూయంతస్మాద్వౌ బహిష్టా ప్రాణా ప్రాణావాయతేద్విదేవత్యా ప్రశమయితాదిదినా పూర్వాం ద్విదేవత్యేభ్యముపహ్వయేత పశుభిః ప్రాణానంతర్దధేత ప్రమాయుత స్యాద్విదేవత్యాన్ భక్షయత్వేనాముపహ్వయత ప్రాణానేవాత్మన్ ధిత్వా పశూన్పహ్వయదేవాద్వాయీంద్రవాయవశ్చక్షుర్మేత్రావరుణశ్రోత్రమాశ్వినః పురస్తాదైంద్రవాయవం భక్షయతి తస్మాత్ పురస్తాద్వాచాదతి పురస్తాన్మేత్రావరుణం తస్మాత్ పురస్తాచ్చక్షుషా పశ్యతి సర్వతః పరిహారమాశ్వినం తస్మాత్ సర్వతశ్రోత్రేణ శృణోతి ప్రాణావాగేతేయద్విదేవత్యా పాత్రాణి సాధయతి తస్మాదరిక్తాంతరతః ప్రాణాయతః ఖలు వై యజ్ఞస్య విదతస్య న క్రియతే తదను యజ్ఞకం రక్షాదస్య వచనం క్రియతరిక్తాని పాత్రాణి సాధయతి క్రియమాణమేవ తద్యజ్ఞస్య స ఏ రక్షసామనందవచారాయ దక్షిణస్య హవిర్ధానస్యోత్తరస్యాం మత్తన్యాగం సాధయతి ఆశ్యేవ వాచం దధాత్యాసుతేజసవనాత్ పరిశేవ యజ్ఞస్య సందత్తే బృహస్పతిర్దేవాహిత ఆసేచ్ఛందామర్కాసురా బ్రహ్మణ్వంతో దేవా ఆసన్ బ్రహ్మణ్వంతోసురాస్తేన్నాశక్నువన్నభివంతే దేవాశ్రందామర్కాపామంతయం పదావ్రూతా వరం వృణావహై గ్రహా దేవనాపత్రాగృహ్యే కామితి తాభ్యామేతో శుక్రా మంచినామగృహన్ తపో దేవా అభవన్వరాసురాజస్కేమం విదుష శుక్రా మంచినౌ గృహ్యే దేవత్యాత్మనాపరాహ్యభ్రాతృజవతిరౌ దేవా అవనుద్యాత్మనగింద్రాజుభవనపనుత్తౌ షండామర్కౌ సహా పునేతి బ్రూజాద్యం గృహ్యాద్యమేవద్వేష్టితేనైనౌ సహా పనుదతే స ప్రథమస్రం కృతమి విశ్వధర్మేత్యేనావాత్మనయింద్రారాజుభవరింద్రాశ్యేదాని శుక్రశ్చంద్రమా మంచభిగృహ్య ప్రాంచౌ నిష్క్రామతస్తస్మాత్ ప్రాంచౌ యంతౌ న పశ్యంతి ప్రత్యంచావృత్తయస్తస్మాత్ ప్రత్యంచౌ యంతౌ పశ్యంతి చక్షుషీ వాయేతే యజ్ఞస్య యక్షుప్రా మంచినో నాసికోత్తర వేదిరభితః పరిక్రమ్య జుహుదస్తస్మాదుభితో నాసికాం చక్షుషీ తస్మాన్నాసికజా చక్షుషీ విధృతే సర్వతః పరిక్రామకౌ రక్షసామపహత్యే దేవామేయాః ప్రాచీరాహుదేరజహవర్జే పురస్తాసురా ఆసంతాగస్తాభిప్రామదంతయా ప్రతిచేర్యే పశ్చాసురాసంతాగస్తాభిరపానుదంత ప్రాచీరణ్యా ఆహుదలో భోజంతే ప్రత్యంచౌ శుక్రామంచినౌ పశ్చాచ్చైవ పురస్తాచ్చయమానౌ భ్రాతృవిజాన్ కృణుదతే తస్మాత్ పరాజే ప్రజా ప్రవీయంతే ప్రతిజేర్జాయంతే శుక్రామంచినౌ వా అను ప్రజా ప్రజాయంతే త్రీశ్చాద్యాశ్చతువీరా ప్రజా ప్రజనయన్ పరీ శుక్ర శుక్రశోజుషాసు ప్రజా ప్రజా ప్రజనయన్ పరీ మంచి మంచి శోజుషేత్యాహైతా వై సువీరాయ అద్రిరేకా సు ప్రజాయ ఆద్యాయ ఏవం మేధాత్ర్య ప్రజాయేనాద్యా ప్రజాపతే రక్ష్యస్వ యత్తత్పరాపతత్తద్వికంకతం ప్రావిషత్తద్వికంకతేనారమతద్యమం ప్రావిషత్తద్యవేనమతమద్యమస్యజమత్వైకంకతం మంచి పాత్రం భవతి సర్గభిర్ శ్రీమాది ప్రజాపతే రేపదచ్చక్షుః సంభరతి బ్రహ్మవాదినా వదంతి కస్మాత్ సత్రాన్ మంచి పాత్రకం సదోనాస్తు తదిత్యార్థపాత్రకం హేతి బ్రూయాద్య వేదాంధోర్ధ్వర్యస్యాదార్తిమాచ్చేత్తస్మాన్నాశ్నుతే దేవాయ్యే కుర్వతత అకుర్వతతే దేవా ఆద్రయణాగ్రాంగ్రహా గృహతతో వైదేగ్రం పర్యాయస్వం విదూషాగ్రహణాగ్రాగ్రహ్యంతే గ్రమే సమానా పర్యేతిరుగ్నవత్యర్చాభ్యాతో గృహీరాధ్యాతుజస్వరుగం సమానా పర్యేతిదశస్థేత్యాహైతాపతేర్వై దేవతాస్తాభ్యదేవైతం సర్వాభ్యో గృహాభ్యేషదేవతృష్ేభ్యస్వాదేవేత్యాహ వైశ్వదేవో జ్యేష దేవతావాగ్వై దేవేభ్యోపాహక్రామద్యజ్ఞాయాతిష్టమానాచే దేవాచక్రాంతూష్ణే గ్రహాణ గృహత సామంజతవాగంతర్యంగిసాగ్రయణం ప్రత్యాగచ్చత్తదాగ్రయణస్యాగ్రయణస్థం తస్మాదాగ్రయణే వాగ్సృజ్యతే యత్తూష్ణే పూర్వే గ్రహ దిశ్యంతే యథాయతి మహాచైరిపాసయత్యేమేవ్వర్జురాగ్రహణం గృహీత్వాయజ్ఞమారభ్య వాచం విసృజతే త్రిశింకరోచ్యద్వాతృనే తద్ృణీరే ప్రజాపతిర్వాదేషయ్రయణోజాగ్రహణం గృహీత్వా హింకరోతి ప్రజాపతిరేవ తజా అభిజిఘ్రతి తస్మాత్సాతం గౌరభిజిఘ్రత్యాత్మా వాజేషయజదాగ్రహణ సమనే సమనే విగృహాత్మన్నేవ్ఞంసంతనాపరిష్టాదానయజేతాగృహస్తాపగృహాది ప్రజనయత్యేవ తద్బ్రహ్మవాదినా వదంతి యస్మాత్ సత్యాద్యాయత్రేన నిష్ఠా సందరాగం సతే సర్వాణి సవనాని వహతేష వైకాయత్రయత్సోజదాయనస్తమేవర్వర్తం సర్వాణి సవనాని వహతి తస్మాత్సమపాదు గౌరభి నివర్తత్ ఇంద్రమిత్రాయ వజ్రముదయత్సవృత్రో వజ్రాదుపాదుభేక్షో బ్రవేన్మా మే ప్రహారస్తి వాయుదం వజివీర్యం దత్తే ప్రదాహ్యామేతి తస్మాత్స్యం రాజక్షత్తస్మై ద్వితీయముదయత్సో బ్రవేన్మా మే ప్రహారస్తి వాయుదం వజివీర్యం దత్తే ప్రదాహ్యామేతి తస్మాత్స్యమేవ ప్రాజక్షత్తస్మై ద్వితీయముదయత్సత్తం విష్ణురన్వ ఛదేతిసో బ్రవేన్మా మే ప్రహారస్తి వాయుదం వజివీర్యం దత్తే ప్రదాహ్యామీతి తస్మాత్స్యమేవ ప్రాజక్షత్తం నిర్మాగం భూతమహన జ్ఞోహితస్య మాయా సేద్యజోక్ష్యో విహ్యత ఇంద్రియమేవ తద్వేర్యజమానోయస్య వింత ఇంద్రాయ త్వా బృహద్దతే వయస్వదయత్యాహేంద్రాయ హి సతం రాజక్షత్తస్మై త్వా విష్ణవేత్వేత్యాహయ దేవ విష్ణురణ్వదక్షతజహీతిస్వాద్విష్ణుమంతాభజిత్రిర్నిర్గృహాదిత్రిభిషతం తస్మై ప్రాయక్ష దేశదేదో నిష్పునరహమిదసేజ్యాహ పునః పునఃస్మాన్నిర్గృహాది చక్షుర్వాయేతజ్ఞస్యుక్ష్యస్తస్మాదుక్ష్యగం సుఖగం సోమా అన్వాజంతి తస్మాదాత్మా చక్షురన్వేది తస్మాదేకయ్యంతం బహవోనుయంతి తస్మాదేకో బహూనాం భద్రో భవతి తస్మాదేకో బహ్వీయ ందే యది కామయేదాధ్వర్యురాత్మానయజ్ఞసేనాత్మజేజమిత్యం పరాహమనేజం సహ నిర్భానం సతిష్టన్నవనజేదాత్మానమేవయజ్ఞయసేనార్పయమిది కామయజ్ఞయసేనార్పయజమిత్యం పరాసదోహ నిర్భానే తిష్టన్నవనజేజమానమేవయజ్ఞయసేనార్పయతి కామయేదసయజ్ఞయసేనార్పజ సద ఆరభ్యావనజేత్సదస్యామేవయజ్ఞయసేనార్పయతి ఆయుర్వాజేతమో గ్రహాణం దృశ్యతే తస్మాదాయు ప్రాణానాముత్తమం మూర్ధానం దివోహరతిం పృథివ్యాహమూర్ధానమేనకం సమానానాహంకరో దివైశ్వానరమివాజ జాగమగ్నిమిత్యాహ వైశ్వానరగం హి దేవతయాజుర్భజకో వైశ్వానరో దృశ్యతే తస్మాదు భజత ప్రాణాధస్తాచ్చోపరిష్టాచ్చార్థిమాణ్యే గ్రహ దృశ్యంతే ర్థేస్తస్మాదర్ధ్యవాహం ప్రాణోన్యహా ప్రాణానాముపోక్తేన్యే గ్రహాస్ ఆద్యంతేనుపోప్తే ధ్రువస్తమాదస్నాన్యా ప్రజాపతిష్టంతి మాదుంసే నాన్యా అసురావారుత్తరత పృథివీ వైరాజగీరుషంతాన్ దేవా ధ్రువేణాదిగం హంత ధ్రువస్య ధ్రువత్వయ ధ్రువ ఉత్తరత సాధ్యతే ధృత్యా ఆయుర్వాదే ధ్రువ ఆత్మా హోతాజిభోతృతమసే ధ్రువమవనయత్రాత్మన్నేవయజ్ఞాది పురస్తాదుక్తస్యావనీదయిత్యాహురస్తాభ్యాయుషో భుంతే మధ్యతో వనీదయిత్యాహుర్మధ్యమే నశ్యాయుషో భుంగ ఉత్తరార్థే వనీదయిత్యాహురుత్తరేణ్యాయుషో భుంతే వైష్దేవ్యాచి సస్యమానాయామవనయతి వైష్దేవ్యో వై ప్రజా ప్రజా స్వేవాదిర్దధాతి యజ్ఞేన వై దేవాస్వర్గం లోకమాయంతే మన్యంతమనుష్యానోన్వా భవిష్యంతి తితే సంవత్సరేణ లోపయుద్వాసువర్గం లోకమాయంత బృహజతుగ్రహైరేవానుగ్రాజానయతుగ్రహాష్యంతే సువర్గస్య లోకస్య ప్రజ్ఞా ద్వాదశ దృశ్యంతే ద్వాదశమాసా సంవత్సర సంవత్సరస్య ప్రజ్ఞా సహ ప్రథమో విశ్యేదే సహోత్తమో తస్మాద్భౌ ఋతూతో ముఖమృతు పాత్రం భవతి కోహితవ్యదయత ఋతూ మా ముఖమృతుష్యతి షట్వాదితవ ఋతూ నేత ప్రేణాచిరి చతుశ్చతుష్పదేవ పశూన్ ప్రేణాచిద్భిః పునర్ఋతునాహద్విపదేవ ప్రేణాచిరుతుష్యతి షట్వ ఆహత్తుభిరితి చతుస్తస్మాత్ చతుష్పాద పశవ ఋతూనుపజీవన్ దిద్భిః పునర్ఋతునాహతస్మాద చతుష్పద పశూనుపజీవన్ ఋతునా ప్రేష్యర్త ఆహర్తుభిరి చతుర్భ్యః పునరుతునాక్రమణమే తత్సేమానస్కృతేర్భ్యస్య సమక్ష్యైనాన్యోహ్యమను ప్రపద్యే దయదన్యోన్యమను ప్రపద్యే తర్తుర్ఋతుమను ప్రపద్యే తర్తవో మోహుకాశ్చ ప్రసిద్ధమేవాదక్షిణేన ప్రపద్యతే ప్రసిద్ధం ప్రతిప్రస్థాతోత్తరేణ తస్మాదాదిత్య షణ్మాసో దక్షిణేనీతి షడుత్తరేణోపజామగృహేతోసి శతం సర్పశంహస్పత్యాజత్వేత్యాహాస్తి ప్రజోదశో మాసయత్యాహస్తమేవ తత్రేణాతి స్వర్గాయవాదేతే లోకాయ గృహ్యంతే ఋతుగ్రహా జ్యోతిరింద్రాగ్నిరింద్రాగ్నమృతపాత్రేణ గృహ్ణాయ జ్యోతిరేవాస్మ ఉపరిష్టాద్ధాది స్వర్గస్ లోకస్యానుఖ్యాత్యా ఓజోవాదేతౌదేవాయింద్రాగ్నిరింద్రాగ్నోగృహ్యదోజదేవృంధే వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వదేవ్యో వై ప్రజా అసావాదిత్య శుక్రోదేవైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాది తస్మాదసావాదిత్య సర్వా ప్రజా ప్రత్యంగుదేతి తస్మాచ్చర్వదేవ మందే మాం ప్రత్యుదాది వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వదేవ్యో వై ప్రజాసేజ శుక్రోదేవైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాది ప్రజా స్వేమ తేజోదాది ఇంద్రోమయుద్భిస్తాంగ్యేన మాధ్యం దినే శవనే విక్రమహనిజన్మాధ్యం దినే శవనే మరుత్వీరా గృహ్యంతే వాగ్రహ్మాయమానస్య గృహ్యంతే తస్య వృత్తం విఘ్నతవో ముఖ్యం సరుతుపాత్రేణ మరుత్వీరా నగృహ్ణాతో వై సరుతోన్ప్రాజానాద్యుతుపాత్రేణ మరుత్వీరా గృహ్యంత ఋతూనాం ప్రజ్ఞాజ్రం వాజమా భ్రాతృజాయ ప్రహరది జన్మరుత్వదీజావుదేవ ప్రథమేణ యచ్చది ప్రహరది ద్వితీయేన శృణుదే ద్వితీయే రాజుహం వాజమానస్కృతే జన్మరుత్వదీజాధనురేవ ప్రథమోజ్యా ద్వితీయజుస్తుతీజ ప్రత్యేవ ప్రథమేణ ధత్తే విజతది ద్వితీయేన విద్ధతి ద్వితీయేనేంద్రో మిత్రగం హత్వా పరాంపరావతమగచ్చద పారాధమితి మన్యమానస్ సహరితో భవత్స ఏతాన్మరుత్వదీగానాత్మస్మరణానపశ్యత్న గృహీర ప్రాణమేవ ప్రథమేనా బాణం దుదీరేణాత్మానం దుదీరేణాత్మస్మరణావాజేతే యజమానస్ గృహ్యంతేజన్మరుత్వదీరా ప్రాణమేవ ప్రథమేణ స్పృణుదే పాణం ద్వితీరేణాత్మానం ద్వితీరేణేంద్ర వృత్రమహంతం దేవాబ్రువన్ మహానువ అజమభోజ్యో వృత్రమవధేతి తన్మహేంద్ర మహేంద్రగం సేతం మాహేంద్రముద్ధారముదహరవృత్రగం మత్యాసు దేవతాస్వజయన్మాహేంద్రోగిష్యతారమేవతమానముద్ధరతేన్యాసు ప్రజాస్వతి శుక్రపాత్రేణ గృహాదయమానదే మత్యోమేవాహేంద్రస్తేజశుక్రోయన్మాహేంద్రగం శుక్రపాత్రేణ గృహాదయమానదేవతేజోదధాతి అదితిపుత్రకామాసాధ్యేభ్యో దేభ్యో బ్రహ్మోదనమపచత్తస్యాత్సేకామదస్తత్రాస్యాచారేచోధత్తపస్యై చత్వార ఆదిత్యా అజాయంతసాద్విదీదమపచత్సామందకోచ్చేషణాన్మజిమేహ్యతజదగ్రే ప్రాశిష్యామీతో మే ప్రసీదాగుంసోజనశ్యంతయతిసాగ్రే ప్రాస్యాచారేతోధత్తతస్యేభ్యర్థమాందపజాగతసాదిత్య ్రువన్వరం వృణామహయ్యోతో జాయాతాస్మాకంసేకో సద్యో ప్రజాయామ్యాతాస్మాకం భోగాయ భవాజితో వివస్వానాదిత్యో జాయ తస్య వాజిజం ప్రజాజన్మ్యాస్తాస్వేక ఏవ భోజో యజతే సదేవానాం భోగాయ భవతి దేవామీయజ్ఞా రుద్రమంతరాజ స ఆదిత్యాన్వాక్రమతే ద్విదేవత్యాన్వాపద్యంతతాన్న ప్రతిప్రాయచ్చంతస్మాదవిభ్యం ప్రబంధన్న ప్రతిప్రయచ్చంతి తస్మాద్విదేవత్యేభ్య ఆదిత్యో దృశ్యతే యదుచ్చేషణాదజాయంత తస్మాదుచ్చేషణాగృహ్యతేభ్యగ్రంహాదిమాతాపుత్రస్తదేవతన్మిథునముద్ధం గర్భో జరాజుతదేవతన్మిథునం వసవో వా ేణాత్యోజ్జమేవ పశూనాం మధ్యతో తథాజుసుమాయమాపక్వంతుదాదిత్య పరిశ్రుత్య గృహాది ప్రతిరుధ్యైవాస్మై దశోన్ గృహాది వశవో వాదిత్య జేషరుద్రాజుదగ్ పరిశ్రుత్య గృహాది రుద్రాదేవ పశూనం గర్భాదేషమైవ స్వానాభిత్యో విదుపాగం సువనస్తమేవ సోమపీఠం పరిషద ఆదబీజసవనాస్వ ఆదిత్యైషదే సోమపీఠయత్యాహరివస్పందమేవాదిత్యం సోమపీఠేణమర్ధయతిష్టస్తేనామేది వృష్టికామస్ శ్రేణీయా దృష్టిమేవారుంధేది తాజక్ ప్రస్తరం దయర్షక పర్జన్యది చిరమవరుషుకో నసారయత్య సన్మాధ్య ప్రజా ప్రజాయంతేనానుమషట్కరోజయమషట్కృజా రుద్రం రుజా అన్వవ సృజేన్న హుక్వాన్వీక్షేతన్వేక్షేతక్షురస్య ప్రమాజుకుగ్గస్యాత్తస్మాన్నాన్వీక్ష్య అంతర్యామపాత్రేణ సాత్రమాగ్రజణాగ్రంహాది ప్రజాపతిర్వాజయ్రయణ ప్రజానాగమసాదయత్య సన్నాధ్య ప్రజా ప్రజాగం తేనానువషట్కరో జయతనువషట్కరుజా రుద్రం అన్వవసృజే దేశ వైగాయత్రో దేవానాయత్సవితైషగాయత్రిజైలోకేష్యతేగదాగ్రగణాగతంతరజామపాత్రేణ సాత్రమాగ్రజణా గృహాది స్వాదేవైనైజోర్గృహాది విశ్వే దేవాసుం సవనం నోదగచ్చంతే సవితారం రాజస్తవన భాగం సంతం ధృదేజ సవనమభివర్జనయం తో వైతే ధృదీజగం సవనముదగచ్చతృదీజవనే సావిత్రో దృశ్యతే తృతీజస్తవనస్యే సవితపాత్రేణ వైశ్వదేవం గృహాది వైశ్వదేవ్యై ప్రజావైశ్వదేవ కలశస్తమితా ప్రసవానామీసేయత్సమిత్రేణ వైశ్వదేవం కలశా గృహ్ణాది సమిత్రప్రసూదయేవాస్మై ప్రజనయతి సోమే సోమమభిగృహాది శర్మాసి సుప్రతిష్టామయిత్యాహ సోమేహి సోమమభిగృహాది ప్రతిష్ఠిత్యాస్మిన్ వాగ్రహే మనుష్యేభ్యో దేవేభ్య పితృభ్య క్రియలే శర్మాసి సుప్రతిష్టానయిత్యాహ మనుష్యేభ్య దేవైతేన కరోతి బృహదిత్యాహ దేవేభ్య దేవైతేన కరోతి నమయత్యాహ పితృభ్య దేవైతేన కరోత్యేతావతీర్వై దేవతాస్తాభ్య దేవైనకం సర్వాభ్యో గృహాత్యేత తేజో నిర్విశ్వేభ్య స్వాదేవేభ్యదిత్యాహ వైశ్వదేవోప్యేషః ప్రాణోపాయుపాగుంశుజు పాగుంశ పాత్రేణ ప్రసమస్తమశ్చగ్రహో గృహ్యేతే ప్రాణమేవాన ప్రజంతి ప్రాణమనోజంతి ప్రజాపతిర్వాషయదాగ్రయణ ప్రాణముపాగుంశు పత్నీ ప్రజా ప్రజనయంతి జదు పాగుంశ పాత్రేణ పాత్నే పదమాగ్రయణ గృహ్ణాతి ప్రజానా ప్రజనాయతస్మా ప్రాణం ప్రజా అను ప్రజాయంతే ేవాగం లోకం న ప్రాజానంత ఏతం పాత్నేవతమపశ్యంబన గృహత వేదేషువర్గం లోకం రాజానయత్పాత్నేవతోష్యేషువర్గస్ లోకస్ ప్రజ్ఞా సోమోమాతిష్టత స్త్రీర్జో విహ్యమానస్తం ఘతం వజ్రం కృత్వాఘ్యంతం నిరింద్రియం భోజన గృహం తస్మాత్ స్త్రియోర్లింద్రియా అజాయాదీరీ పాపాంస ఉపస్థితరం వదం నిజగ్రుదేన పాత్నే వతజ్ఞశ్రేణాదిమగ్రేణైవృపజామృదోషేత్యాహేనం వా ఉపజామస్తస్మాదిమా ప్రజాను ప్రజాయంతే బృహస్పతి సుతస్థ బ్రహ్మ వే దేవానాం బృహస్పతిర్బ్రహ్మణైవాస్మై ప్రజా ప్రజనయతీందోజిత్యాహరేందూరేతాదీంద్రిజావజిత్యాహ ప్రజావారింద్రియం ప్రజాదేవాస్మై ప్రజనయత్యాహాగ్నిర్వేదోధా పత్నీ రజిత్యాహ మిషణత్య సజోర్దేవే సోమం విమేత్యాహష్టావై పశూనా మిథునాగం రూపకద్రూపమేవ పశుషు దాది దేవా వై త్వష్టారమజిఘాగం సన్ సపత్నే ప్రపద్యతన్న ప్రతి ప్రాయక్షందస్మాదవిభ్యం ప్రపన్నన్న ప్రతి ప్రయక్షందివస్మాత్మేవత్వష్ట్రేష్యదేనసాదయత్యసన్నాధ్య ప్రజా ప్రజాగందేనానుమషట్కరోతి యతనుమషట్కరుజాద్రుద్రం ప్రజా అందవసృజయజ్ఞన్నానుమషట్కరుజాదశా అంతమగ్నే సోమం భక్షజయ్వనుమషట్కరోతి నరుద్రం ప్రజా అంగవసృజతి శాంతమగ్నే సోమం భక్షయత్తగ్నేష్టరుపస్థమాసీదనేష్ట పత్నీ ముదానజేష్టరిరేతోనేష్టాపత్నిముద్ధాత్రాంశ్యాపయతి ప్రజాపతిర్వాషయదుద్ఘాత ప్రజానాజనవప్రవర్తయతిరేతదేవతచ్చిత్యోరుణోపప్రవర్తయత్యోరుణాహిరేతృతనగ్నోరుభవత్ ప్రజాజంతే ఇంద్రమిత్రమహంత శీర్షకపాళముదౌద్రోణకలసోభవత్తస్మాత్సోమస్రవత్సహాయోజనాభవత్సిగిత్సజ్జుహవాని శ్యామి జన్నహోష్యామిజ్ఞవేశంకరిష్యామిమద్ధృజతంసోమిరబ్రవీన్న మయ్యామగుం హోష్యసీతం భానాభిరశ్రేణాత్రంశ్రుతం భూతమయుధానాభిధాయోజనగ్ఞశ్రేణాతిశ్రుతత్వాయ శ్రుతమేవైనం భోజం ముక్తం పునర్జునక్తి పాదృగేవత్ శీర్షన్నధాయ జుహోది శీర్షదో హి సమభవద్విక్రమ్య జుహోది విక్రమ్యేంద్రమ సమృద్ధ్యై వశవో వైహారిగచ్చం భింద్యాగల్పాదేనం వశవో భుంజంత ఉపదక్షేరణయన్న సంభింద్యాద్బహవదేనం వశవో భుంజంత ఉపదక్షేరన్మనసా సంవాదత ఉభయం కరోతి మహవదేవైనం వశవో భుంజంత ఉపదక్షంత ఉన్నేతర్యుపహవమిచ్చంతే యదేవ తత్ర సోమపీఠస్థమేవారుంధత ఉత్తర వేద్యాన్నిపపతి వశవో వా ఉత్తర వేది వశవోహారియోజనే పశుష్ పశూన్మృతిష్టాపయంతి గ్రహానువా అను ప్రజా పశవః ప్రజాయంత ఉపాగస్వంతర్జామావజావయ శుక్రా మన్సినో పురుషాదిగ్రహాయక సఖా ఆదిత్యగ్రహం గ్యావ ఆదిత్యగ్రహో భూజిష్టాభిర్దిర్దృశ్యతే తస్మాద్యావ పశూనా భూజిష్టాయత్రిపాంశుంహస్తేన విగృహాది తస్మాద్వౌత్రీనజా జనయ్యథావజో భూజసే పితాయగ్రగణ పుత్ర కలసోయదాగ్రహణపదస్ కలసాగృహీయాద్యథాపిత్రం క్షిత ఉపధావతి తాదృగేవతద్యథాపుత్రపితరం క్షిత ఉపధావతి తాదృగేవతదాత్మావాజేషయజ్ఞస్యజలాగ్రహణోయగ్రహో వా కలసో వో పదస్యేదాగ్రహణాగ్రహణాద్రుణీయాగాత్మనజేవాధిజ్ఞం నిష్కరోత్యమిజ్ఞాతో వాజేషగ్రహ్యదేజలాగ్రహణస్థాల్యా గృహ్ణాతి వాజ తస్మాద్యర్భేణాభిజ్ఞాతేన బ్రహ్మావృథమవయంతి పరాస్థాలేరస్యంచిద్వాజవిజాని హరంతి తస్మాత్స్త్రియం జాతరాస్యంచిత్పుమాగుంసగం హరంతి జత్పురోలు సమాహయసావస్య స ఆహరది తాదృగేవ తద్యగ్రహం గృహ్ణాది యథావస్య స ఆహృత్యప్రాహ తాదృగేవ తద్యసాధయతి యథావస్య స ఉపనిధాయాపక్రామది తాదృగేవ తద్యద్వై యజ్ఞస్య సాంనాయుషా త్రిజగే శిఖిలం తద్యదృశా తద్గృహం పురస్కాదుపయా మాయుషా ఋగంతపురిష్కాదుపయామాయుషా యజ్ఞస్య ప్రాణ్యాని పాత్రాన్ని యుజ్యంతే నాన్యాని జాని పరాచీనాన్ని ప్రయుజ్యంతే మమేవతేర్లోకమభిజయతి పరాణి మహ్యసౌ లోకో యాని పునః ప్రయుజ్యంత ఇమమేవతేర్లోకమభిజయతి పునః పునరివహ్యయం లోక ప్రాణ్యాని పాత్రాన్ని యుజ్యంతే నాన్యాని జాని పరాచీనాన్ని ప్రయుజ్యంతే తాన్యన్మోషజ పరా భవంతి యాని పునః ప్రయుజ్యంతే తాన్యన్మోషజ పునరా భవంతి ప్రాణ్యాని పాత్రాన్ని యుజ్యంతే నాణ్యాని జాని పరాజేనాని ప్రయుజ్యంతే తాన్యన్వారణ్యా పశవోరణ్యమపయంతి రాని పునః ప్రయుజ్యంతే తాన్యను గ్రామ్యా పశవో గ్రామోపాపయంతి వై గ్రహాణాన్ నిదానం వేద నిదానమాన్ భవత్యాచ్యుక్తం తద్వై గ్రహాణాన్ నిదానం యదు భాగుంశుషగుం సతి తదు భాగస్వందరుగామయోర్యదుక్షైస్తదితరేషాంగ ై గ్రహాణాన్ నిదానయ్యదేవం వేద నిదానవాన్ భవతి యో వై గ్రహాణాన్ నిధనం వేద ప్రజయా వసుధం సమేర్జాయతే స్థానీభిరణ్యే గ్రహాదిష్యంతే రాజవ్యైరణ్యయేతద్వై గ్రహాణాన్ విషమయ్యదేవం వేద ప్రజయా వసుధర్మి సమేర్జాయతీంద్రస్పష్టస్వామేషః వివత్స విష్మం యాచ్చత్స ఆత్మన్నారమణన్నావిందచ్చదేదాననుసవనం పురోడాశానవశ్యత్తాన్నిరవపత్తైర్వై స ఆత్మన్నారమణమగురు తదస్మాదనుసవనం పురోడాశా నిరుత్యంతే తస్మాదనుసవనం పురోడాశానాం ప్రాశ్నీయానాత్మన్నేవారమణం కురుతనైనకం సోమోదిపవదే బ్రహ్మపాదినా వదంతి నర్చానయజుషా పంక్తిరాప్యతే ఛకిం యజ్ఞస్య పాంతత్వమితి ధానాకరం పరివాపః పురోడాశపయస్యాదేన పంక్తిరాప్యతే తద్యజ్ఞస్య పాంతత్వం.